Once upon a time లో వైజాగ్ బీచ్ రోడ్డులో ఏవండోయ్ మాస్టర్ అంటూ విష్ చేసింది నన్ను. వన్స్ అపాన్ ఎ టైమ్ లో వైజాగ్ బీచ్ రోడ్డులో ఏవండోయ్ మాస్టర్ అంటూ విష్ చేసింది నన్ను. అల్లి బిల్లి నడుముని తిప్పి ఐ లవ్ యూ చెవిలోన చెప్పి తప్పుకుంది కళ్ళు రెండు కప్పి అందుకేగా గుండె కింద నొప్పి. బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్ ఇందులాంటి బొమ్మ గడి లైఫ్ బ్యాకప్. బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్ ఇందులాంటి బొమ్మ గడి లైఫ్ బ్యాకప్. తను ఎక్కేసి కూర్చుంది చేతుల్ని వేసింది లైఫ్ అంతా నన్ను వదలనంటూ ఒట్టేసి చెప్పింది సోల్మేటే దొరికిందనుకుంటే అంతలో సోలోగా బదిలే చెల్లిపోయాను సంతలో. తోక చుక్కలే నా వెంట వచ్చి తేనె చుక్కలే తీయగా నచ్చి బుగ్గ చుక్కని పెట్టుకు వస్తానని చుక్కలు చూపింది మందు చుక్కే మిగిలింది. కొరుకున్నాను అన్నది వన్నెల చిన్నది కాబట్టే నీ కన్నికి దూరంగా ఉన్నాను అన్నది తను లేక మనసుకి సుఖమెట్ట ఉంటది నా బాధ పిల్లకి ఎబుటర్థం అవుతది. ఈ లెటికు ఎంతే తమ్మి వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి మనసిచ్చామంటే తిరిగి ఇవ్వరు పట్టుకుపోతారే వేరే వాణ్ణి కట్టుకుపోతారే. Back up.